యథేయం ఋషివేమహి భూతానాం గర్భమాధరే ఏవాదే ధియతాం గర్భో అనుసూతుం సమీరవే యథేయం ఋషివేమహి దాధారే మాం వనస్పతిః ఏవాదే ధియతాం గర్భో అనుసూతుం సమీరవే యథేయం ఋషివేమహి దాధారే పర్వతాంగే ఏవాధేయతాం గర్భో అనుసూతుం సమీరవే యథేయం ఋషివేమహి దాధార కిష్టీతం జగత్ ఏవాధేయతాం గర్భో అనుసూతుం సమీరవే ఈర్ష్యాయాధ్యాయం ప్రథమాం ప్రథమస్యా ఉతావారాం అగ్నిం హృదయ్యాం శోకం దందే నిర్వాపయామసి యథా భోగం మృతమానా మృతాం మృతమానస్తరా యథోగమం మృగోపరేమృతమ్మనాః కథోయత్తే హృది శ్రుతం మనస్కం వాదయిష్టమం తదస్తేష్యాం మంచాభిరోష్మానం మృతేరివ పునంతో మానేవ జనా పునంతో మనోధియా పునంత విశ్వా భూతాని పవమానః పునాతు మా పవమానః పునాతు మా కరత్వే రక్షాయ జీవతే అధోరిష్టదాతయే ఉభాభ్యాం దేవతమిదః పవిత్రేణ సమేన చ అస్మాన్ మునిః రక్షతే అగ్నేవాస్తి సుష్మిణుతేపన్నపాయతి అన్యమస్మదిక్షతోగ్రం చేతౌ వ్రతస్తపుర్వదాయ నమో అస్తు ధక్మనే నమో రుద్రాయ నమో అస్తు ధక్మనే నమో రాజ్ఞే వరుణాయ త్రిశీవనే నమో దివే నమః పృథివ్యే నమోషధీభ్య అయ్యాభిశోచయస్తా రూపాణి హరీతారుణోషి తస్మై తే రుణాయ భద్రేణాయ తక్మరే ఇమాయాస్త్ర పృథివే స్థానాభూమి త్వచోహం భేదేహం సౌరగ్రభం శ్రేష్టమసి భేదానాం వశిష్టం వీరుధారా సోమాభగరివరామేషు దేవేషు వరుణో యథా దేవతీరణాధృఢశ్రిరాసవశ్రిరాసథ ఉదరస్థనే జంఘాని రథోహణే సమర్థాని కృష్ణం నిజానం నగరాయ సుపర్ణాహోరాధివమద్వాదే తావ్రతృదస్యాధృతేన పృథివేంద్యో పయస్వదే కృణాహోరాధి ంబధయక్మరుదస్థామధు ఉదృతో మరుదాయ్యేయర్దృష్టిల్యా విశ్వామిమతృణాది ఏ జాజిగ్రహా కన్యేవృందృందృందారావ్యే శ్రుషేస్తపశోదివానక్తం చ శ్రుషీ భయేణ్యక్రదురామో దేవీ ఉపహ్వే ణ్యాంచీరే సద్య కృణ్వంతే దేవస్ సమిదుస్తవే కర్మ కృణ్వంతు మానుషా షణ్వంతుపవోషే శివా హిమవత ప్రస్రావంతి సింధౌ సమలంఘన ఆపోహమయ్యం దేవేదోదేషజం ఎన్నే అక్షోరా విద్యోతమాశ్యో ప్రపాదోశ్చరణ ఆపస్తత్సర్వం నిష్కారభ్యుడదాం సుభేషక్తమా సింధూపత్నే సింధూరాజ్ఞే సర్వాయా నద్యా ఆస్తన దత్తనసేషమోభుజయామహే పంచజయా పంచాశ్చ సంయంతి మన్యా అవి ఇతస్తా సర్వా నశ్యంతు భాగా పఠితామివ సప్తజయా సప్తదశ్చ సంయంత్యంగ్రేవ్యా అభి ఇతస్తా సర్వా నశ్యంతు భాగా పఠితామివ నవజయా నవతిశ్చ సంయంత్య స్కంధ్యా అభి ఇతస్తా సర్వా నశ్యంతు భాగా పఠితామివ అవమాపాప ఆత్మం సృజమహీ సంవృణయాదిన ఆమా భద్రస్య లోకే వాత్మం దేశ్యమీహృతం యో నాత్మన్నజహారిమో భయం పథామనం వ్యావర్తనేణ్యం వాత్మానోపద్యతా అన్యత్రాస్తంగుచ్చరు సహస్రాక్షమర్త్య జన్లేషామృతమిక్షతుమిద్వేష్మస్తమిజ్జాహి దేవా క్రమోదరిహితో నిచ్చంతుతో నిర్వృత్యాయమా జగామ తస్మాజ్జామ గృణవా మనిష్కేతిం సన్నో అస్తు దివదేరంజతుష్పదే శివ కపోదరిహితో నో అస్తు నాగాదేవాశగుణో గృహన్నాః అగ్నిర్ప్రోషదాభవిన్న పరిహేది పక్షిణీ మృణక్తు హేది పక్షిణీ రదనభాద్యస్మానాష్టీ పదం కృణుదే అగ్నిధాయే శివో గోభ్యురపురుషేభ్యో నమస్తు దేవాహింసి కపోతః విచా కపోతం నృద ప్రణోదం పదం తత్పరికాం నయామః సల్లోభయం దోదురితా పదాని హిత్వా నమోర్జం నమతాత్మనిష్ట పరిమే ఏంటి వర్షద పరిమే రామ